శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. స్వతః సిద్ధం శుద్ధస్ఫటికమణిభూభృత్ ప్రతిభటం సుధా సద్రీచీభిః ద్యుతిభిరవదాత్ త్రిభువనం అనంతైస్త్రయ్యంతైః అనువిహితహేషహలహలం హతాశేషవద్యం హయవదనమీడీ మహిమః. సమాహారః సాంనాం ప్రతిపదమృచాం ధామయజుషాం లయః ప్రత్యూహానాం లహరివిదధిర్బోధజలధేః. కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం హరద్వల్తద్వాంతం హయవదనహేష హలహల. ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయా ప్రజ్ఞాదృష్టేరంజన శ్రీరపూర్వ వక్త్రివేదాన్ భాతు మే వాజివగ్ర వాగీసఖ్య వాసుదేవస్య మూర్తిః విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధి దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. అపౌరుషయ్యైరపి వాక్ప్రపంచైః అద్యాపి తే భూతిమదృష్టపారాం స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః. దాక్షిణ్య రమ్య గిరిశస్య మూర్తిః దేవీ సరోజాసన ధర్మపత్నీ వ్యాసాదయోపి వ్యపదేశ్య వాచః. స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః మందో భవిష్యన్ నియతం విరించో వాచామిధే వంచిత భాగధేయః. దైత్యాపనీతాన్ దయయైవ భూయోపి అద్యాపయిష్యో నిగమాన్ నచేత్వం. వితర్కడోలాం వ్యవధూయ సత్వే బృహస్పతిం వర్తయసే యతస్తుం తేనైవ దేవ త్రిదశేశ్వరాణాం అస్పృష్టడోలాయితం ఆదిరాజ్యం. అగ్నౌ సమిర్దార్చిషి సప్తతల్తోః ఆతస్తివాన్ మంత్రమయం శరీరం అఖండసారైః అవిషాం ప్రదానైః. ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే యన్మూలమిధృక్ ప్రతిభాతి తత్వం యామూలమామ్నాయ మహాద్రుమాణాం తత్వేన జానంతి విశుద్ధ సత్వాః తామక్షరం అక్షరమాతృకాయాం ಸ್ವಾ ಅವ್ಯಾಕೃತ ವ್ಯಾಕೃತವಾನಸಿ ತ್ವಂ ನಾಮಾನಿ ರೂಪಾಣಿ ಚ ಯಾನಿ ಪೂರ್ವಂ ಶಂಸಂತಿ ತೇಷಾಂ ಚರಮಾಂ ಪ್ರತಿಷ್ಠಾ ವಾಗೀಶ್ವರತ್ವಾಂ ತ್ವದುಪಜ್ಞವಾಚಃ. ಮುಗ್ಧೇಂದು ನಿಶ್ಯಂದ ವಿಲೋಭನೀಯ ಮೂರ್ತಿಂ ತವಾನಂದ ಸುಧಾ ಪ್ರಸೂತಿಂ ವಿಪಶ್ಚಿತಶ್ಚೇತಸಿ ಭಾವಯಂತೆ ವೇಲಾ ಮುದಾರಾಮಿವ ದುಗ್ಧಸಿಲ್ದೋ ಮನೋಗತಂ ಪಶ್ಯತಿ ಯಸ್ಸದಾ ತ್ವಾಂ ಮನೀಷಿಣಾಂ ಮಾನಸರಾಜಹಂಸಂ ಸ್ವಯಂ ಪುರೋಭಾವ ವಿವಾದ ಭಾಜಗ ಕಿಂ ಕುರ್ವತೆ ತಸ್ಯ ಗಿರೋ ಯತಾರ್ಹಂ ಅಪಿಕ್ಷಣಾರ್ಧಂ ಕಲಯಂತಿ ಯೇ ತ್ವಾಂ ಆಪ್ಲಾವಯಂತಂ ವಿಷದೈರ್ಮಯೂಖೈಃ ವಾಚಾಂ ಪ್ರವಾಹೈರನಿವಾರಿತೈಸ್ತ ಮಂದಾಕಿನೀ ಮಂದಯಿತು ಕ್ಷಮಲ್ತೆ. ಸ್ವಾಮಿನ್ ಭವಧ್ಯಾನ ಸುಧಾಭಿಷೇಕಾತ್ ವಹಂತಿ ಧನ್ಯಾಃ ಪುಲಕಾನುಬಂಧಂ ಅಲಕ್ಷಿತೇ ಕ್ವಾಪಿ ನಿರೂಢಮೂಲಂ ಅಂಗೇ ಶಿವಾನಂದತುಂ ಅಂಕುರಂತಂ. ಸ್ವಾಮಿನ್ ಪ್ರತೀಚ ಹೃದಯೇನ ಧನ್ಯಾಃ ತ್ವದ್ಯಾನ ಚಂದ್ರೋದಯ ವರ್ಧಮಾನಂ ಅಮಾಂತಮಾನಂದ ಪಯೋಧಿಮಂತಃ ಪಯೋಭಿರಕ್ಷಣಾಂ ಪರಿವಾಹಯಂತಿ ಸ್ವೈರಾನುಭಾವಾಃ ತ್ವದಧೀನ ಭಾವಾಃ ಸಮುದ್ರ ವೀರ್ಯಾಃ ತ್ವದನುಗ್ರಹೇಣ ವಿಪಶ್ಚಿತೋ ನಾಥ ತರಂತಿ ಮಾಯಾ ವೈಹಾರಿಕೀ ಮೋಹನ ಪಿಂಚಿಕಾಂತೆ. ಪ್ರಾಗ್ನಿರ್ಮಿತಾನಾಂ ತಪಸಾಂ ವಿಪಾಕಃ ಪ್ರತ್ಯಾಗ್ರನಿಶ್ರೇಯಸ ಸಂಪದೋ ಮೇ ಸಮೇಧಿ ಶೀರಂ ಸ್ತವ ಪಾದ ಪದ್ಮೇ ಸಂಕಲ್ಪ ಚಿಂತಾಮಣಯ ಪ್ರಣಾಮಃ ವಿಲುಪ್ತ ಮೂರ್ಧನ್ಯ ಲಿಪಿಕ್ರಮಾಣಾಂ ಸುರೇಂದ್ರ ಚೂಡಾಪದ ಲಾಲಿತಾನಾಂ ತ್ವದಂಘ್ರಿರಾಜೀವ ರಜಃಕಣಾನಾಂ ಭೂಯಾನ್ ಪ್ರಸಾದೋ ಮಯಿನಾಥ ಭೂಯಾತ್. ಪರಿಸ್ಫುರನ್ನು ಪುರ ಚಿತ್ರ ಭಾನು ಪ್ರಕಾಶ ನಿರ್ಧೂತ ತಮೋನುಷಂಗ ಪದದ್ವಯೀಂ ತೇ ಪರಿಚಿನ್ನ ಹೇಂತಃ ಪ್ರಬೋಧ ರಾಜೀವ ವಿಭಾತ ಸಂದ್ಯಾ ತ್ವತ್ಕಿಂಕರಾಲಂ ಕರಣೋಚಿತಾನ್ನ ತ್ವಯೈವ ಕಲ್ಪಾಂತರ ಪಾಲಿತಾನ ಮಂಜು ಪ್ರಣಾದಂ ಮಣಿನೂಪುರಲ್ತೇ ಮಂಜೂಷಿಕಾಂ ವೇದಗಿರಾ ಪ್ರತಿಮಹೇ ಸಂಚಿಂತಯಾಮಿ ಪ್ರತಿಭಾದಶಾಸ್ತಾನ್ ಸಂಧುಕ್ಷಯಂತಂ ಸಮಯ ಪ್ರದೀಪಾನ್ ವಿಜ್ಞಾನ ಕಲ್ಪದ್ರುಮ ಪಲ್ಲವಾಭಂ ವ್ಯಾಖ್ಯಾನ ಮುದ್ರಾ ಮಧುರಂ ಕರೌಂತೆ ಚಿತ್ತೇ ಕರೋಮಿ ಸ್ಫುರಿತಾಕ್ಷಮಾಲಂ ಸವ್ಯೇತರಂ ನಾಥ ಕರೌ ತ್ವದೀಯೌ ಜ್ಞಾನಾಮೃತೋತ್ ಅಂಜನಲಂ ಪಠಾನಾಂ ಲೀಲಾಘಟಿ ಯಂತ್ರಮಿವ ಶ್ರುತಾನಾಂ. ಪ್ರಬೋಧ ಸಿಂಧೋರರುಣೈ ಪ್ರಕಾಶೈಃ ಪ್ರವಾಳ ಸಂಗಾತಮಿವೋದ್ವಹಂತಂ ವಿಭಾವಯೇ ದೇವಸ ಪುಸ್ತಕಂ ತೇ ವಾಮೌಕರಂ ದಕ್ಷಿಣಮಾಶ್ರಿತಾನಾಂ ತಮಾಂಸಿ ಭಿತ್ವಾ ವಿಷದೈರ್ಮಯೂಕೈಃ ಸಂಪ್ರೀಡಯಂತಂ ವಿದುಷಶ್ಚಕೋರಾನ್ నిశామయే త్వం నవ పుండరీకే శరద్ఘనే చంద్రమివ స్ఫురంతం దిశంతు మే దేవ సదా త్వదీయా దయా తరంగానుచరా కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం చరల్తీ సరస్వతీ సంశ్రిత కామధేను దిశంతు మే దేవ సదా త్వదీయా దయా తరంగానుచరా కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం చరల్తీ సరస్వతీ సంశ్రిత కామధేను విశేష విత్పార్షదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రా జిహ్వాగ్రసింహాసనం అప్యుపేయ త్వాం చింతయన్ త్వన్మయతాం ప్రపన్నః త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా స్వామిన్ సమాజేషు సమేధిశీయ స్వచ్ఛందవదావ బద్ధశూరః నానావిధానామగదిక్కలానాం నచాపి తీర్థేషు కృతావతారః ధ్రువం తవ నాథ పరిగ్రహాయ నవం నవం పాత్రం అహం దయాయ నానావిధానామగతిక్కలానాం నచాపి తీర్థేషు కృతావతారః ధ్రువం తవ నాథ పరిగ్రహాయ నవం నవం పాత్రం అహం దయాయ అకంపనీయన్యపనీతి భేదై అలంకృషీరన్ హృదయం మదీయం శంకాకళంకాపగమోజ్వలాని తత్వాని సంయంచి తవ ప్రసాదాత్ వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీ అమృత విషదైరంశుభిప్లావయన్ మాం ఆవిర్భూయాద్ అనఘ మహిమా మనసే వాగదీశ వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీర్ అమృత విషదైరంశుభిప్లావయన్ మాం ఆవిర్భూయాద్ అనఘ మహిమా మనసే వాగధీశ వాగర్థ సిద్ధి హేతో పఠత హయగ్రీవ సంస్తుతిం భక్త్యా కవితార్కిక కేసరిణా వెంకటనాథేన విరచితాం ఏతాం వాగర్థ సిద్ధి హేతో పఠత హయగ్రీవ సంస్తుతిం భక్త్యా కవితార్కిక కేసరిణా వెంకటనాథేన విరచితాం ఏతాం కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః సర్వ విద్యా స్వరూపాయ లక్ష్మీ సంతృష్ట పక్షసే మధుపాసన లక్ష్యాయ హయగ్రీవాయ మంగళం హయగ్రీవాయ మంగళం.